శోభిత స్వామిన్ వహన్సే కరపు కర్తవ్య గన కల్పనా కరోత్ శోభిత స్వామిన్ వహన్సే తమై మే పక్ష సీలు దే ఎకతు కొరగేన సివిల్ సమాజ్ ఎకతు కొరగేన మే సీలు కండాయం ఎకతు కొరగేన మే రట వెనువెం విశాల కపకిరీమక్ కరన్న ఇదిరిపత్ వెచ్చ కేనక్ తమై శోభిత హాముదురు శోభిత హాముదురు మనాద అద గ్యాని శోభిత హాముదురు కేన అద మైత్రిపాల సిరిసేన మహత్య మే చందేది నిర్పాక్షిక వెండోని మైత్రిపాల సిరిసేన మహత్య తమంగే పక్షేన కథా కరనక మే కథ కడ లజ్జావ మొకద ఎతుమావ గెనాపు చందే దీపు ఎతుమావ బలేడ గెనాపు పక్షే నిమే శ్రీ లంకాని దాస్ పక్ష